విద్యుత్ పుస్తకం 10వ భాగం. రుద్దడం అనే ప్రక్రియ ద్వారా కొంత విద్యుత్ ద్రవము వస్తువులోనికి ప్రవేశించడం కానీ లేదా వస్తువు నుంచి బయటకు వెలువడటం కానీ జరుగుతుంది. అందువలన రుద్దిన తరువాత ఏదైనా వస్తువులోని విద్యుత్ ద్రవము సాధారణ పరిస్థితులలోని విద్యుత్ ద్రవము కన్నా ఎక్కువగా కానీ లేదా తక్కువగా కానీ ఉంటుంది. రెండు పరిస్థితులలోనూ ఉన్న వస్తువులు తనలో విద్యుదావేశం ఉన్నట్లు ప్రవర్తిస్తున్నాయి. ఒకవేళ సాధారణ పరిస్థితులలోని విద్యుత్ ద్రవము కన్నా ఎక్కువగా కలిగి ఉంటే దానిని ధనావేశం అని, తక్కువగా కలిగి ఉంటే దానిని రుణావేశం అని ఫ్రాంక్లిన్ అన్నాడు. రెండు వస్తువులలో రెండు ధనావేశాన్ని కలిగి ఉన్నప్పుడు ఒకదానినొకటి వికర్షించుకుంటాయి, ఎందుకంటే రెండు వస్తువులు సరిపోయిన దానికంటే ఎక్కువ విద్యుత్ని కలిగి ఉన్నాయి కాబట్టి. ఏ వస్తువుకు ఇతర వస్తువులలో ఉన్న విద్యుత్తుతో ఉపయోగం లేదు. ఒకవేళ రెండు వస్తువులు రుణావేశాన్ని కలిగి ఉంటే అవి కూడా ఒకదానినొకటి వికర్షించుకుంటాయి, ఎందుకంటే రెండు వస్తువులు కావాల్సిన దానికంటే తక్కువ విద్యుత్ను కలిగి ఉన్నాయి కాబట్టి. ఏ ఒక్క వస్తువు ఏ ఇతర వస్తువుకి విద్యుత్ని ఇవ్వదు. ఒక వస్తువు ధనావేశాన్ని కలిగి ఉండి వేరొక వస్తువు రుణావేశాన్ని కలిగి ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ధనావేశాన్ని కలిగి ఉన్న వస్తువు కావలసిన దానికంటే ఎక్కువ విద్యుత్ ద్రవాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది ద్రవాన్ని ఇవ్వగలదు. రుణావేశాన్ని కలిగి ఉన్న వస్తువు కొంత విద్యుత్ ద్రవాన్ని కోల్పోయి ఉంటుంది కాబట్టి దీనికి విద్యుత్ ద్రవము అవసరం. అందువలన రెండు వస్తువులు ఒకదానినొకటి ఆకర్షించుకుంటాయి. అంతేకాక రెండు ఒకదానినొకటి తాకినప్పుడు విద్యుత్ ద్రవము ధనావేశం గల వస్తువు నుంచి రుణావేశం గల వస్తువులోనికి ప్రయాణిస్తుంది. తుదకు రెండూ సరిపోయినంత విద్యుత్ని కలిగి ఉంటాయి. పైగా ఏ ఒక్కటి ఆవేశాన్ని పొందదు. కారణం ఏమిటంటే రెండు వ్యతిరేక ఆవేశాలు ఒకదానినొకటి తటస్థపరుచుకున్నాయి. ఫ్రాంక్లిన్ దీనిని సరిచూశాడు. ఒక వ్యక్తి రుద్దిన గాజు కడ్డీతో ఇంకొక వ్యక్తిని తాకాడు. ఇప్పుడు ఒక వ్యక్తి చాలా ఎక్కువ విద్యుత్ ద్రవాన్ని, వేరొక వ్యక్తి చాలా తక్కువ విద్యుత్ ద్రవాన్ని కలిగి ఉన్నారు. ఇద్దరూ విద్యుత్ పరంగా ఆవేశం చెందినవారే. ఒకరు ధనావేశంతోనూ వేరొకరు రుణావేశంతోనూ ఆవేశం చెంది ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు చేతులు చాచి వారి చేతివ్రేళ్లను దగ్గరగా ఉంచారు. చాలా దగ్గరగా వచ్చిన తర్వాత విద్యుత్ ద్రవము ఒక వ్యక్తి నుంచి వేరొక వ్యక్తిలోనికి దుమికింది. రెండు వ్రేళ్ల మధ్యన ఒక ప్రకాశవంతమైన నిప్పు లాంటి విద్యుత్ ద్రవ ఎగిరింది. ఆ ఇద్దరు వ్యక్తులు దీని ప్రభావం వలన వారి వ్రేళ్లు అదిరినట్లు భావించారు. ఆ తర్వాత వీరిద్దరిలో ఏ ఒక్కరూ కూడా ఇంకా విద్యుదీకరణం చెందినట్లు ప్రవర్తించలేదు. ఇప్పుడు మనకి ప్రశ్న ఏమిటంటే ఏ రకమైన ఆవేశం ధనావేశం అవుతుంది, ఏ రకమైన ఆవేశం రుణావేశం అవుతుంది? గాజుగొట్టాన్ని సిల్క్తో రుద్దినప్పుడు తుదకు గాజుగొట్టం తనలో సాధారణ పరిస్థితులలోని విద్యుత్ ద్రవము కన్నా ఎక్కువ విద్యుత్ ద్రవాన్ని కలిగి ఉందా లేక తక్కువ విద్యుత్ ద్రవాన్ని కలిగి ఉందా? దీని పరిష్కారం ఫ్రాంక్లిన్ ఖచ్చితంగా చెప్పలేదు. కానీ అతను ఈ క్రింది విధంగా ఊహించాడు. గాజుగొట్టాన్ని రుద్దిన తరువాత సాధారణ పరిస్థితులలోని విద్యుత్ ద్రవము కంటే తక్కువ విద్యుత్ ద్రవాన్ని కలిగి ఉంటుందని ఫ్రాంక్లిన్ నిర్ణయించాడు. ఇది రుణావేశాన్ని కలిగి ఉంది. అంటే గుగ్గిలం కడ్డి వేరొక రకం ఆవేశాన్ని, అనగా ధనావేశాన్ని కలిగి ఉంది. మిగిలిన అన్ని రకాల విద్యుదావేశాలు గుగ్గిలం కడ్డీ మీద ఉన్న ఆవేశంతో కానీ లేదా గాజు కడ్డీ మీద ఉన్న ఆవేశంతో కానీ పోల్చబడ్డాయి. అంతేగాక వాటి ప్రవర్తన బట్టి అవి గుగ్గిలం కడ్డీలాగా లేదా గాజు కడ్డీలాగా ప్రవర్తిస్తున్నాయా అన్న దానిని బట్టి అవి ధనావేశం లేదా రుణావేశాలుగా గుర్తించబడ్డాయి.